సంధ్యావందన విధానము. గాయత్రిలోని పాదములను విడిగా జపించినచో బ్రహ్మహత్యాది పాతకములు తొలగిపోవును. పాదములతో కలిపి ఒకమారు జపించిన బ్రహ్మహత్య పాపము సంభవించును. పాదములు కలిపి గాయత్రీ జపము చేయు బ్రాహ్మణులు 100 కోట్ల కల్పముల వరకు తలక్రిందులుగా పడియుందురు. అనేక ధర్మ శాస్త్ర పురాణములందును ఇతిహాసములందును 1 ప్రణవ సంపుటముగా 6 ప్రణవముల సంపుటముగా గాయత్రిని జపించవలయునని ఉన్నది. గాయత్రిని 5 ప్రణవములు సంపుటము చేసి జపించవలయునను అనుశాసనము కలదు. గాయత్రీనంత జపము చేయుదురో అందులో 8వ వంతు తురీయ గాయత్రి జపించవలయును. అట్లు ఉపాసించిన బ్రాహ్మణుడే ఉత్తముడు. అతడే దేవీ సాయుజ్యమును పొందును. దానికి భిన్నముగా జపించినచో అంతయు నిష్ఫలమగును. ఊర్ధ్వరేతస్కులు గాయత్రిని 6 ప్రణవములు చేర్చి జపించవలయును. బ్రహ్మచారి, గృహస్థుడు, మోక్షార్థి వీరు ఓంకారముగల తురీయ పాదమును గూడా జపించవలయును. గాయత్రి 4వ పాదము పరోరజ సేపావదోం, దానిని సాంగముగా జపించిన ఫలప్రదమగును. ఇప్పుడు తురీయ పాద ధ్యానము తెలుపుదును, వినుము. చిదానందమగు హృదయమందు దివ్య కమలము వికసించియున్నది. సూర్యచంద్రాగ్నుల రూపమైన ప్రణవమందు దివ్య పీఠముగా విలసిల్లుచున్నది. అచలము, పరమము, సూక్ష్మజ్యోతి, గగనసారము అగు సచ్చిదానంద స్వరూపము నాకు ఆనంద బ్రహ్మమును గూర్చుగాక. ఈ తురీయ పాదమునకు త్రిశూలము యోని, సురభి అక్షమాల లింగము, అంబుజము మహాముద్రయను 7 ముద్రలు ప్రదర్శించవలెను. రాగారుణ సంధ్యయే గాయత్రి సచ్చిదానంద స్వరూపిణి. బ్రాహ్మణుడు నిత్యము అట్టి సంధ్యను పరమభక్తితో జపించవలయును. ధ్యానింపబడు దేవతను 5 పంచోపచారములతో పూజింపవలయును. లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి నమో నమః. హం ఆకాశాత్మనే పుష్పం సమర్పయామి నమో నమః. రం అగ్నితత్వాత్మనే దీపం సమర్పయామి నమో నమః. వం అమృతతత్వాత్మనే నైవేద్యం సమర్పయామి అని నైవేద్యమర్పింపవలయును. యం, రం, లం, వం, హం అని భక్తి పుష్పాంజలి దేవికి సమర్పించవలయును. ఇట్లు పూజావిధి జరిపి పిమ్మట ముద్రలు ప్రదర్శించవలయును. మొదట గాయత్రీదేవిని హృదయముతో ధ్యానించి పిమ్మట మెల్లమెల్లగా మంత్రజపము చేయవలయును. అప్పుడు తల, మెడ, కదలరాదు, పండ్లు ఇకిలింపరాదు. 108 సార్లు గాని 28 సార్లు గాని కనీసము 10 సార్లు కాని జపము చేయవలయును. అంతకు తక్కువ ఎప్పుడునూ చేయరాదు. తరువాత ఉత్తమే శిఖరేయను అనువాకముతో గాయత్రీ నుద్వాసన చేయవలెను. గాయత్రీ జపమెప్పుడును నీటి మధ్యమందుండి చేయరాదు. ఏలయ్యన కొందరు మహర్షులు గాయత్రిని అగ్నిముఖిగా తలంచెదరు. సురభి, జ్ఞానము, సూర్పము, కూర్మము, యోని, పంకజము, లింగము, నిర్వాణము అను 8 ముద్రలను జపము చివర ప్రదర్శింపవలయును. ఈ జపమందు స్వర వ్యంజనములు పదములను సరిగా ఉచ్చరించనిచో కశ్యప ప్రియవాదినీయగు గాయత్రీదేవి దానినంతయును క్షమించుమని క్షమార్పణము కోరవలయును. తరువాత గాయత్రీ తర్పణమాచరింపవలయును. దానికి గాయత్రి, చందము, విశ్వామిత్రుడు ఋషి, సవిత దేవత తర్పణమున వినియోగమని పలుకవలయును. ఓం భూః ఋగ్వేద పురుషం తర్పయామి. ఓం భువః యజుర్వేద పురుషం తర్పయామి. ఓం స్వః సామవేద పురుషం తర్పయామి, ఓం మహః అధర్వవేద పురుషం తర్పయామి, ఓం జనః ఇతిహాస పురాణ పురుషం తర్పయామి, ఓం తపరి సర్వాగమ పురుషం తర్పయామి, ఓం సత్యం సత్యలోకాఖ్య పురుషం తర్పయామి, ఓం భూః భూలోక పురుషం తర్పయామి, ఓం భువః భువర్లోక పురుషం తర్పయామి, ఓం సువః సువర్లోక పురుషం తర్పయామి, ఓం భూః ఏకపదాం గాయత్రీం తర్పయామి, ఓం భువః త్రిపదాం గాయత్రీం తర్పయామి, ఓం స్వః త్రిపదాం గాయత్రీం తర్పయామి, ఓం భూర్భువస్వః చతుష్పదాం గాయత్రీం తర్పయామి, పిమ్మట ఉషస్సుకు గాయత్రికి సావిత్రికి సరస్వతికి వేదమాతకు పృథ్వికి అజకు కౌశికికి సాంకృతికి సార్వజితికి వీరందరికీ తర్పణమాచరింపవలయును. అనంతరము శాంతి కొరకు జాతవేద శేషున వామయను మంత్రము చదువవలయును. పండితుడైన వాడు శాంతి కొరకు మానసోక్తే తనయే మంత్రమునుగాని త్రయంబకం యజామహే మంత్రముగాని ఉచ్చరింపవలయును. శాంతికి తచ్చమ్యో మంత్రమును ఉచ్చరింపవలయును. అతో దేవ అను రెండు మంత్రములతో సర్వాంగములను తాకవలెను. పిమ్మట శ్యోనా పృథివీ మంత్రముతో భూమికి నమస్కారము చెయ్యవలెను. పిమ్మట బ్రాహ్మణుడు తన గోత్ర ఋషి నామములు గల ప్రవర చెప్పి నమస్కరింపవలెను. ఈ విధముగా ప్రాతఃకాలమందలి సంధ్యావందనము విధింపబడినది. సంధ్యావందనము ముగిసిన పిమ్మట అగ్నికార్యమాచరింపవలయును. అటు పిమ్మట సావధాన చిత్తముతో పంచాయతన పూజ చేయవలయును. భవానీ, శివుడు, గణపతి, సూర్యుడు, విష్ణువు వీరినర్చింపవలయును. వ్యాహృతులు గల పురుష సూక్తముతో గాని శ్రీదేవి మూలమంత్రముతో గాని హ్రీశ్చతే అను మంత్రముతో గాని నిశ్చల చిత్తముతో పంచాయతన పూజ జరుపవలెను. మధ్యన భవానీదేవిని ఈశాన్యమున విష్ణువును ఆగ్నేయమున శివుని నైరుతిలో గణపతిని వాయవ్యమున సూర్యుని ఉంచి అర్చింపవలయును. ఇది దేవతలను ప్రతిష్ఠించు క్రమ పద్ధతి. పురుష సూక్తమందలి 16 మంత్రములతో 16 విధముల పూజలు చేయవలయును. మొదట భవానిని అర్చించి పిమ్మట తక్కిన దేవతలను క్రమముగా అర్చింపవలయును. ఏలయన శ్రీదేవి పూజ కంటే మిన్నయైన పుణ్యభాగము మరి ఒకటి లేదు. అందుచేతనే సంధ్యలయందు తప్పక సంధ్యావందనము చేయుమని శృతులు పలుకుచున్నవి. అక్షతలతో విష్ణుని, తులసితో గణపతిని, గరికతో దుర్గను, మొగలి పువ్వుతో శివుని ఎన్నడూ పూజింపరాదు. మల్లియలు, జాజి పువ్వులు, గిరిమల్లె పువ్వులు, పసన, మంకెన, పొగడ, మొల్లలొద్దుగా, సిన్సుప, అపరాజిత, బంధూక, అగస్త్య, మదంత, సింధువారమోదుగ, గరిక, మారేడు దళములు, కుశసెల్లకి, మాధవి, జిల్లేడు, మందారము, మొగలి, కొండగోగు పువ్వు, కడిమి పువ్వులు, పున్నాగము, సంపంగి, గురువింద, తగరము మొదలగులైన పువ్వులు దేవికి ప్రీతిపాత్రములైనవి. నువ్వుల నూనెతో నేతితో దీపారాధన చేసి దేవికి అగరుధూపము సమర్పించవలయును. ఈ విధముగా దేవతల పూజలు చేసి పిమ్మట తనకిష్టమైన మూలమంత్రమును జపించవలయును. ఈ విధముగా తెలిసినవాడు పూజలు ముగించుకొని పిమ్మట వేదాధ్యయన మునరింపవలయును. అటు పిమ్మట తన వృత్తికి తగినట్లు తల్లి, తండ్రి, గురువులు, పోష్యవర్గములను నియమపూర్వకముగా శ్రద్ధగా తెలివితో మూడవ జామున పూజించి సేవించవలయును.